ీం పృష్టాగం గచ్చాస్మత్సూరిభిరభిత్తేషా ఆవృత్రహేంద్రస్తర్షణి ప్రాస్తిష్టమోహన్నయమ్యాదీం మతయోస్వయోగాశిశుమ్రగావస్తూణం విహంది తమీం విరోజనయోజపత్నే సురభిష్టమన్మరాన్నసంత ఉదనజీ మరుతో వృద్ధదే నాస్మద్రోదీ సమానసంతు వృషదస్వోమన జోనరథాదిశాదోమిత్రయుజోన దేవాజతే బ్రాహ్మహినాచి గిత్రే ప్రయుంజతే ప్రయుజస్తే సువృక్తి అభయదేషాం సుదినేన సర్విశ్వమేదీనం వృషాజం దసేనా అశ్వినా భవసే కృణధ్వం ప్రపూషణం సురవసోహితం అద్వేదో విష్ణుర్వాతర్భుక్షాచ్ఛాసుమ్నాయ వృతీయ దేవాన్ ఇయం దావో అస్మే లీలీర్యచక్రాభిప్రాణీ దసదానీత భూయా నిరాదేవేషు జగదేవసూజుర్విద్యా వేషం వృజనం జీవదానం స్తోషం మహోధర్మానం త్రిగోం యోజసా వృత్రం విపర్వమర్దయత్ స్వాదోపితో మధోపితో వయం త్వావృమహే అస్మాకమపితా భవ ఉభానః పితవాచార శివ శివాభిరుచిభిః మజోభురద్విషేణ్యః సఖా సుషేభో అద్వయాః భవత్యేపి తోరసారథాంసి రమిష్ఠీతాః దివి వాతాయివ శ్రుతాః భవత్యేపి తో దదతస్తవ స్వాతిష్ఠతేపి తో ప్రస్వాత్మానోరసానాం తు విగ్రీవాజివేరతే వేపి తో మహానాహం దేవానాం మనోహితాం అకారితారూ కేతునాతపాహిమపసావధీత్ జలరోపీతో అజాగన్ వివస్వ పర్వతానాజిన్నోమధోపితోరం భక్షజగమ్యాపామోషధీనా పరింసమాషామహే వాతాపేపీభయుద్భవ యత్తే సోమగవాశిరోయవాశిరో భజామహే వాతాపేపీభయుద్భవ బ్రహ్మవోషేభమీవో వృక్కూదారథి వాతాపేపీభయుద్భవ సంవా భయం పీతోపచోభిర్గావో నహవ్యాసూషూదివ దేవేభ్యస్వాసమాదమస్మభ్యం వాసమాదం సమిద్ధో అద్య రాజసి దేవో దేవైః సహస్రజిత్ దూతో హవ్యాకవిర్వాహ తనూనపాధ్వాయజ్ఞ సమజ్జరే తదత్సహస్రణీరుషా ఆజుహ్వానో నయేభ్యో దేవాక్షియజ్ఞాన్ అగ్నే సహస్రదాసి ప్రాచీనం బర్హిరోజా సహస్రవీరమస్త్రణం యత్రాదిత్యాభిరాజాథ విరాట్ సమ్రాట్ బిభ్వేర్ ప్రభ్వేర్ బహ్వీశ్చ భూజాసీశ్చరాః దురాఘృతాన్యక్షరన్ సురుక్మేహి సుపేషసాధిశ్రియా విరాజతః ఉషాసా వేహసీదతాం ప్రథమాహి సువాచ సా హోతా రాదేవ్యా కవీ యజ్ఞం నాయక్షసా విమం భారతే సరస్వతి సర్వాగుమ్రువే ప్రాణశ్చోరయతశ్రుజే స్పష్టా రూపామిః ప్రభు పశూన్ విశ్వాం సమానజే ఏడాన్నస్పాదిమాయమన్యా వనస్పతే పాథో దేవేభ్యసృజ అగ్నిర్హవ్యాని శిశ్వదత్ రోగా అగ్నిర్దేవానాయత్రేణ సమజ్జే స్వాహాకృతీషు రోచతే అగ్నేజాజే అస్మాజిరాజి విద్వాన్ అస్మద్యూహురాణమేనో భూజిష్టాక్తిం విధేమ అగ్నేంబాదజానవ్యో అస్మాన్ స్వస్తి దుర్గాడి విశ్వా భూస్త పృథ్వీవాహులాన ఉర్వీ భవాతన జాయ సంయో అగ్నేమస్మద్యూయోధ్యమీ వానగ్నిత్రా అభ్యమందృష్టీ పునరస్మభ్యం సుమిదాయ దేవక్షాం విశ్వేభిరమృతేభిర్యజత్ర వాయులో అగ్నే వాయుభిరజశ్రీరుత ప్రియేత నాసు శుక్వాన్ మాలే భయం జరిదారం జవిష్ఠనూనం విజన్మా పరం దహస్వ మానో అగ్నేవ సృజో అఘాయా విశ్వవే విప్రవే దుచ్చునాయై మాదత్తే మాదే నో మాదీతే దహత పన్పరాదా విఘత్వా వాం ఘతజాతయం తద్గృణానో అగ్నే గంధే ఏవరోతమం విశ్వాద్రివిక్షోరుతవాని నిత్సోరభిహృతామసిగజేవ విష్పగ ఉపజాన్ విద్వాన్ేషి ప్రభిత్వే మనూషో యజత్ర అభివిత్వేమన వేదాస్యో భూర్మృజన్యవుసిద్ధిర్నాగ్ర అభోజామనివచనాన్యస్మిన్ మానస్ దూరస్ సహసానే అగ్నౌ వయమ్ సహస్రమృషేభిస్తరేమ విద్యా వేదం వృజనం జీవదానం ృహమంగ్రహస్పతిమర్కైరాజస్వృజోయస్యేవాచం దేదర్గోనయో దేవమసర్జి సఖ్యం జోరాం శిభాభత్సృతేమాదరిష్వా ఉపస్థితిం నమ సముద్యాదింజశ్లోకం జం దత్స విదేవ ప్రబాహు రహస్య క్రత్వాహన్యోజో అస్తి మృగో న భీమో రక్షసస్త్రిష్మాన్ అస్య శ్లోకో దివీరదే పృథివ్యామత్యోనయం సద్యక్షవృద్విచేతాః మృగాణ హేతయోజంతి దేవా బృహస్పతేరహి మాయా అభిద్యూన్ ఏవాదేవృగం మన్యమానా పాపా భద్రముపజీవంతి భద్రాే అను దాసి భామం బృహస్పతే సగిత్ప్రియారం సుప్రైత సూజవ సోన పంథాదుర్నియం పరిప్రీతో మిత్ర అనర్వాణో అభియేచక్షేనోపీవృతాసోర్నువందో అస్సు సంయాంస్సు భోవన యోనయంతి సముద్రన్న శ్రవతో రోధచక్రా స విద్వాన్ ఉభయం చష్టే అంతర బృహస్పతిస్తాపశ్చృద్ధ్రా ఏవా మహస్తో విజాతస్తు విష్మాన్ బృహస్పతిర్వృషబోధాయి దేవ సనస్తుతో వీరబద్ధ జుగోమద్విద్యా వేడం వృజనం జీరదానం కరంకతోనకంకతోథో సుదీనకంకర ద్వావిధిప్లుషీజి జిన్యా అదృష్టా అలిప్సద అదృష్టాన్నం జాయత్యథో హంజిపరాయతి అథో అవర్ధతి హంత్యథోపి నష్టి వింశతి సదా సత్కుశారాధో దర్భాదస్థైర్యాభూత మౌంజా అదృష్టా వైరినా సర్వే సాకన్యా లిప్సత నిగావో గోష్ఠే సతన్యమృగాసో అవిక్షత నికేత భోజనా నాన్యా అదృష్టా అలిప్సత ఏత ఉత్తే ప్రత్యదృశ్రం ప్రదోషం తస్కరాజివ అదృష్టా విశ్వదృష్టా ప్రతిబుద్ధా భూతన యౌర్వ పిలా పృథివీ మాతా సోమో భ్రాతాది నిశ్వసా అదృష్టా విశ్వదృష్టా స్తిష్ట దేనజ దాసుకం శూచికాయ ప్రకంకత అదృష్టాహమస్తే దాగన్విజస్యత ఉత్పురస్తాత్ సూర్యాయేతి విశ్వదృష్టోదృష్టః అదృష్టాన్ సర్వాణజంభయన్ సర్వాస్తయాదు ధాన్యాః ముదాభక్తసూర్యః పురు విశ్వాయుర్వన్ ఆదిత్యః పర్వతేభ్యో విశ్వదృష్టోదృష్టః సూర్యే విషవాసజా విదుషిం సురావతో గృహే మధుత్తమధులా చకార యత్కాశకుంతికా సకా చ ఘాసతే విషాం సో జన్ను నమ రాజినో భయం మా రామాదే అస్య యోజనం హరిష్ఠా మధుత్తమధులా చకార సప్తమిష్పులింగకా విషస్య పుష్పామక్షన్ చందనమారం దినో వయమ్ రామాలే అసయోజనం హరిష్టా మధుత్వా మధురా చకార నమానాన్నపతీనాం విషస్య రూపూషీణాం సర్వాసామగ్రభన్నామాలే అసయోజనం హరిష్టా మధుత్వా మధురా చకార సప్తమయోజ్య సప్తసుధారో అగ్రువాః విషం విజభ్రిరగుదకం కుంభిరీరివ యజ్ఞూషం భగస్తకంభిరద్యశ్వనా విషం ప్రవాహృతే పరా జీరణు సంవృతాః కుషం భగస్తరబ్రవీద్ధిరే ప్రవర్తమానక వృష్టికస్య రథం విషమ రథం వృష్టికతే విషం మాభిర్నమరిష్యసి పరిత్రాపామి సర్వతాః ధనేన హన్వృష్టికమహిం దండేనాగతం ఆదిత్యరథవేగేన విష్ణుబాహుబలేన చ గరుడభక్షనిపాదేన భూనం గచ్చ మహాజాతాః గరుడస్య జాతమాత్రేణ త్రయో లోకా ప్రకంపితాః ప్రకంపితా మహీ సర్వా సతైరావనకానాన గగనం నష్టదం దార్కం జ్యోతిషం న ప్రకాశతే దేవతా భజ భీజాస్త మారుతో న ప్రవాజతి మారుతో న ప్రవాజత్యోం నమః భోసత్వ భద్రభద్రం తే దూరం గచ్చ మహాజాతాః జనమే జయస్య యజ్ఞామే ఆస్తిక వచనం స్మర ఆస్తిక వచనం శ్రుత్వా యః సర్పో న నివర్తతే శతధా భిద్యతే మూర్ధి శింస వృక్ష ఫలం యథా అగస్త్యో మాధవస్యైవ ముదుగుందో మహాముని కపిలో మునిరాజ్యైక పంచైతే సుఖదాజీనః నర్మదాయై నమః ప్రాదర్నర్మదాయై నమో నీషి నమోస్తు నర్మదే తుభ్యం ద్రాహి మాం విదధత్ప్రదః యో జరత్కారుణో జాతో జరత్కన్యా మహాజసాః తస్య సర్పాపభద్రం తే దూరం గచ్చ మహాజసాః విశ్వేశ్వరాయ నమః. ఓం స్వమగ్నేద్యుభిస్తమాసు సుక్ష్మణిస్తమధ్యస్తమస్మానస్పరి త్వం వనేభ్యస్తమోషధీభ్యస్తం భృణాన్ నృపతే జాయసే శుచిః తమాగ్నే హోత్రం తమ పోత్రమృత్యుజం తమ నేత్రం తమగ్నిజాయతః తమ ప్రశాస్త్రం తమధ్వరీయసి బ్రహ్మా చాసి గృహపాదిశ్చ నోదమే త్వమగ్న ఇంద్రో వృషభస్సు నామాసి త్వం విష్ణోరుగాజో నామస్యాః త్వం బ్రహ్మారాజివిద్బ్రహ్మణస్పతే త్వం విధత్తస్వచసే పురంధ్యా త్వమగ్నే రాజావరో నోధృతం వ్రాతస్త్వం మిత్రో భవసి తస్మయీభ్యాః స్వర్జమాధత్వర్యస్య సంభృతందో విదధే దేవభాజయః త్వమగ్నే త్వష్టా విధతే ద్వీర్జంతమగ్నావో మిత్రమహస్యజాత్యమ్ త్వమాసుమారర్షే స్వశ్యంతం నరాం శ్రద్ధో అధిపురో వసోః త్వమగ్నే రుద్రో అసూరో మహోదివస్తం శ్రద్ధో మారూరం రక్షయీషే సంవాదైర్ణైర్యాశిరస్వం పూరామి ధనఃపాదినుత్మనా త్వమగ్నేద్రవిదోదారంగదేత్వం దేవస్య వితారత్నధాసి త్వం భగవాన్ నృపదేవస్య ఈశ్వరేత్వం పాయద్వమేజస్తేవేధత్ స్వాగ్నేతమా విశ్వసిం విశస్వాం రాజానం సువిదత్ర వృంజతే తమ్ విశ్వాని స్వనీకపత్యసే త్వం సహస్రాణి సారసప్రదే స్వామగ్నే పితర భిష్టిభిర్నర త్వాం భ్రాత్రాయ సంజాతనూరుషం త్వం పుత్రో భవసి యస్తేవి ధత్తం సఖాసేవ స్వాస్యాధృషాః త్వమగ్నిర్భురాకేన వస్యా అస్తం వాజశ్చ క్షుమతో రాజయీషే త్వం విధాస్య నో దక్షిదావనే త్వం విదక్షోరసి యజ్ఞమాతనీః త్వమగ్నే అదేదర్దేవదాసుషే త్వం హోత్రాభారతీ వర్ధసే గిరా త్వమిలా సదహేమాధిదక్షసే త్వం రత్రహారసుపసే సరస్వతీ త్వమగ్నే సుభేతమత్తమం వయస్తవ స్వాహేవర్ణా సందృశి శ్రియాః తమ్ వాజ ప్రతరణో బృహన్న సిత్తం రజర్బాహులో విశ్వత స్పృశ స్వామగ్నాదిత్యాస ఆస్యాం జిహ్వాం సృజాయశ్చక్రిరేకవే స్వాం రాజిషాచో అధ్వరేషు షష్ఠిరేత్వే దేవాహవిరాధం చాహూతం స్వే అగ్నే విశ్వే అమృతాసో అద్రుహ ఆసా దేవాహవిరాధం చాహూతం స్వదంతాసుతిం గర్భో వీరుధాన్ జగ్విషే శుచిః స్వదంతాన్ ప్రతీచాసి మద్మనాగ్నే సుజాత ప్రజాదేవరిచ్యసే వృక్షో యదత్ర మహినా విదే భువదనుద్యావా పృథివీ రోదసి బుభే యే స్తోత్రభ్యోగో అగ్రామశ్వేషు సమగ్నే దాతిమోపసృజంతి సూరజాః అస్మాంశ ప్రహిరే శివస్యామిహద్వదేవ విదభే సువీరాః యజ్ఞేన వర్ధత జాతవేదసమగ్నిం యజధ్వం హవిషాతనా గిరా సమిధానం సుప్రజసం స్వర్ణరం యుక్షం హోదారం వృజనేషు ధూషసం అభిత్వానక్తీరుషసో వపాశిరేగ్నే వత్సం నస్వతరేషు ధేనవాః ఇవ ఇవేద రజన్మానుషాయుగాక్షపో భాసి గురువాద సంయతాః తం దేవాముద్రేర జగత్సుసంసాసం దివస్పృథివ్యోరాధతిన్యే దామి భవేద్యం శుక్రసోజిరమగ్నిం మేత్రాన్న క్షిజిషు ప్రథం శనం తమోక్షమానం రజసి స్వ ఆదమే చంద్రమేవ సురుచం హార ఆదధుః పదనం చిదయంతమక్షభిః పాథో న పాయం జనసీభే అను తమోదానిష్టం వరీభూత్వద్ధనం తమోహవ్యైర్మనూషవింజతే గిరా ఈషి ప్రోగ్రేధసానాసుజర్భూరద్యౌర్నస్త్రిభిశ్చిదయద్రోదసీ అను తనోరేవత్సవిధానస్వస్తయే సందధస్వామిమస్మాసూధీభిః ఆనఃక్రణష్టసు పితా జరోదసీ అగ్నే హవ్యామనోషో దేవీతే దానో అగ్నే బృహతో దాసహస్రణో దురోటవాచం శ్రుత్యాపాపృథి ప్రాచీద్యాపాపృథివీ బ్రహ్మ నాకధి స్వా అర్ణశుక్రముషసో విదిద్యుతుః ీధానముషసోరాధుస్వా అన్నదీదేదరుషేణ భానునా హోత్రాభిరగ్నిర్మనూషస్వద్ధరో రాజా విశామతి ధిష్టారు రాజవే ఏమానో అగ్నే అమృతేషు పూర్యధీష్ణీపాయ బృహద్దీవేషు మానూషా దుహానాభేదృజేషు కారభేత్మనా సదినం బరురూపమిషణి వజమగ్నే అర్వతాపాసువీర్జం బ్రహ్మణావాసిదలే వాజనాసి అస్మాకం జుమ్నమధిపంచ దృష్టిశూచాస్వాసూచీత దృష్టరం బోధితహస్య ప్రథమ సోయస్మిన్ సుజాతాదిశయం సూరజాః యమగ్నే యజ్ఞమోపయంతి వాజినో నిత్యే తోపేదీ జివాంసం స్వేదమే ఉభయాసో జాతవేదస్యామతే స్తోతారో అగ్నే సూరజశ్చ సర్వాణి మస్వో రాజపూరశ్చంద్రస్ భూజ స ప్రజాపతస్వపత్య సద్ధినః ఏతోద్రభ్యోగో అగ్రామశ్వేద సమగ్రే రాతిమోపసృజంతి సూరజాః అస్మాంశ ప్రహిణే బృహద్వదేవమితే సువీరాః సమిద్ధో అగ్నిర్నిహిత పృథివ్యాం ప్రత్యం నిష్టాని భువనాన్యస్తాత్ హోదా పాపన ప్రతిపస్సు మేధా దేవో దేవాన్యజత్వగ్నిరర్హన్ రాతం ద ప్రతిధామాన్యంజన్ తిస్రోది వప్రతిమన్నా స్వర్తి ఘత ప్రగామన దాహవ్యముందన్ మూర్ధన్ యజ్ఞస్య సమానత్తు దేవాన్ ఏలితో అగ్నేమన సాధో అర్హన్ దేవాన్యక్షిమానుషాత్ పూర్వో అద్య సహామాఘమనుతాం శ్రద్ధో అచ్యుతమింద్రం నరోబలిహితమైజద్ధ్వం దేవబలిహిర్వద్ధమానం సువీరం శీర్ణం రాజే సుభరం వేద్యస్యాం ృతేనాక్తమస్తీతేదం విశ్వే దేవ ఆదిత్యాయజ్ఞయా సహ విశ్రాయంతామర్భియా హూయమానాద్వారో దేవీ స్వప్రాజనానమోభిర్సీర్విప్రధందామధుర్యావన్నంనాయసుతం సువీరం సాధ్వపాంసిఘనతాముక్షిణే పురాతానక్రా భయ్యే వరన్వితే నందం తదం దంభయంతీతమీజే యజ్ఞస్య తేతస్సుఖే పయస్వతి దేవ్యాహోదారా ప్రథమా విజుష్టాదవిజయక్షరస్య మృజా వపుష్టారా దేవాన్విజంతామృతృధా సమంజతో నాభా పృథివ్యా అధిసానూషుత్రిభు సరస్వతీ సాధయం దీధియం నగిలా దేవీ భారతీ విశ్వదూర్తి శ్రీశ్రో దేవీ స్వధయా బలిహిరేతమచ్చద్రం పాందు శరణం నిషద్య విషంగరూప సుభరో ప్రజోధా సృష్టి వీరోజాయతే దేవకామః ప్రజాంతర్ష్యునాభీమస్మే అథా దేవానామప్యే దుపాధాః వనస్పతిరవసృజన్నుపస్థరగ్నిర్హవిస్సూదయాజిప్రధీభిసమగ్నం నగత ప్రజానం దేవేభ్యో దేవ్యస్వమితోపాహవ్యం ఘృతం మే మిక్షే ఘృతమస్యో నిర్ధృతే శ్రుతో ఘృతం వస్తు ధామ అనుష్వధమావహమాదయస్క స్వాహాఘృతం మృఢభవక్షి హవ్యం కుబేర సృద్యోత్మానం సుభృత్యం విషామగ్నిమతిథిం సుప్రయసం ఇత్రయీ భయోజి ధిరాజ్యో భూద్దేవాదే భేజనే జాతవేదా ఇమం విధంతో అపాం సధస్తే ద్విరాజర్భగవో ఆయో విశ్వాన్యభ్యస్తు భూమా దేవానా భక్తిరీరా స్వాహ్యం దేవా సోమానుషేడు విక్ష ప్రియం దోహ క్షేష్యంతో మిత్రం సదీరీదయతు సదీరోజోధా స్వేదమా అశ్చరణ్వా స్వస్యేవ పుష్టిస్తృష్టిరచ్చానస్తక్షో విజో పరిభ్రదోషీడు జిహ్వామత్యోనరథ్యో దోధవీ దివారాని ఆయన్ మే అభ్వం వనుదప్పనం తోషిభ్యో నామీమీతవర్ణం సచిత్రేణిరం సుభాసాజుర్వాయు బాభూత్ ఆయోవనాదృషాణో నభా దివార్ణమసారథ్యే స్వానీ కృష్ణాధ్వాతపూరణ్యస్తికే దౌరీమస్మయమానో నమోభిః సయోమ్యస్థాదభిదక్ష దుర్వీం వసన్నయతి శైలగోపాః అభ్యశ్రోతిష్ణాంగదాన్యష్టం ద్రష్టవ్యాధిరస్వదయన్న భూమ నూతే పూర్వస్యావాసో అధీతౌ తృతీయే విదథే మన్మాసంశ్రీ అస్మే అగ్నే సంయద్వీరం బృహంతం క్షుమంతం వాజం స్వభత్యం రయిందాః ప్రజాయసాగృత్సమదాసో అగ్నే గుహా మన్మంతముపారాభిష్యో వీరాసో అభిమాధిరాహస్మత్సూరిభ్యో గణతే తద్వయోధాః హోదాజనిష్టచేతనఃపితృభ్యా భూతలే ప్రత్యక్షం జేన్యం వసూసకే వాజినోజమం ఆయస్మిన్ సప్తరస్మయస్తాయజ్ఞస్య నేతరి మనుష్యదైవ్యమష్టమం బోధా విశ్వందరింపతి ధన్వే భాగదీమనవోచ బ్రహ్మా నివేరుతద్ పరివిశ్వాని కావ్యాదేమిశ్చక్రమే వాభవత్ సాకం హి శుచినాశుచిప్రధాస్తాద్వాదాన్ని వ్రతా ధ్రువా మయా జివానోరోహతే తాస్య వన్నా మాజుభోరేష్టస్తయందధేనవాః కుమేత్రిద్రభ్యామరం సురా రోజాజిదం యయుః యదీ మాతురుపస్వదాఘృతం భరంత్యస్తీత తాతామధ్వర్యురాగతౌయవో దృష్టివ మోదతే స్వస్వాయధాయతే నృతా వృత్తిఘృత్విజం సోమం యజ్ఞం చాదనం మనేమాహారరిమా వయమ్ యథా విద్వాంగరంగరద్దిశ్యేభ్యో యజతేభ్యః అజమగ్నే అభియం యజ్ఞం చ ఘృమాభయం ఇమాం మే అగ్నే సమిధమిమామూ పదతం వనే ఇమా ఘుషశ్రుధీగిరాః అజాతే అగ్నే విధేమోర్జో న పాదస్వమిష్టే యేయా సూక్తేన సుజాత తన్వాగేర్భిర్గిర్వన సంద్రపి నస్యంద్ర వినోదః సపర్యేవ సపర్యవాః సబోధిదూనిర్మఖ పాపసూపదేవసూదావన్ యోధ్యా అస్మద్వేషాంసి తనో వృష్టిం దివస్పతి సనో వాచమనర్వాణం సరస్వహస్రినీరుషాః ఈలానాయావస్య భేజమిష్టదూతనో గిరా యశిష్ఠోధనాగాహి అంతర్యగ్నయీయాసే విద్వాంజన్మోహయాగమే దూతోజన్యేమమిత్యా స విద్వాజక్షేషక్ ఆస్మిన్ సత్సిబర్హి శ్రేష్టం జమిష్టభారతాంగేమంగమాభర వసో పురస్పృహం రయమ్ మానో అరాదిరేతదేవస్య మధ్యస్య చ పరిషిత్యాబుద్భిషః విశ్వాగుదత్వయా భయం ధారా బుధన్యా ఇవ అతీగాహే హిద్విషాః శుచిః పాపకపంజోగ్నే బృహద్విరోచతేభిరాహూరః స్వన్నా అతిభారతాగ్నే వసాభిరుక్షభిః అష్టాపదిభిరాహూతః ద్రువన్నత్సర్పిరాదిభిః ప్రత్నో దావరేణ్యః సహసస్పుత్రోద్భూతః వాజయన్నే బలోరథా యోగాంగద్నేరుపస్థిః యదత్తమస్య మేనుషాః యస్సో నీథో దాదృఢే జుర్జోజరయన్ నరిం చారప్రదీగాహూతః యవశ్రియాతమేష్వా దోషోషధి ప్రశస్తితే యస్య వ్రతం నమీయతే ఆయస్వా అన్నభారునా చిత్రో విభాజ్యర్తిషాః అంజానో అజరైరభి త్రిమనస్వరాజ్యమగ్నిముక్తాని వారుధో విశ్వాధిశ్రుయో దధే అగ్నేరింద్రసోమస్య దేవానా మూజభిర్వయమ్ అరిష్యందస్వ చ మహ్యమిష్యా బబలన్యతః భద్రన్నో అపి వాదయమనాః హరిః అదర్థం వ్రత ప్రమనిర్వతిష్ఠ సహస్రం భరస్జిహ్వో అగ్ని తమ్ దూతస్తమో నః పరస్పాస్తం వస్యావృషభ ప్రణేత అగ్నే దోకస్య నర్తనే ధనూ నామ ప్రయుచ్ఛంతిభ్యద్బోధి గోపాః విధేమదేపదమే జన్మన్నగ్నే విధేమస్తోమైరపదే సుధస్తే యస్మాద్యోనే రుదారీధాయేతమ్రత్వే హవీమ్రేయూరే సమిద్ధే అగ్నే యజస్వ హవిధాయీయాన్ సృష్టిదేష్ణమభిగ్రీణీహి నాథాః త్వం హ్యదీరయిపదీరయీనాం త్వం శుక్రస్య వచసో మనోదాః ఉభయంతే లక్షీయతే వసవ్యం దివే దీభేజాయమానస్య తస్మ ప్రతిక్షుమంతం జరితారవగ్నే గృధిపతిం సుభద్రస్య రాజ సైనానీకేన సుపితత్రో అస్మే జిష్టా దేవాజిష్ట స్వస్తి అనబ్ధో గోపా పునః పరస్పాగ్నే ద్యుమదృతమే వద్దీ జోహోత్ర అగ్ని ప్రథమ పితే వేదస్పదే మనూషాయత్సమిద్ధ శ్రియంబసానో అమృతో విచేతామర్మృజేన్యశ్రవస అస్త్రభాజీ శ్రూయా అగ్నిశ్చిత్రభారుఘం మే విశ్వాభిర్గేర్భిరమృతో విచేతాః శ్యావారథం భవతో రోహీతా భూతారుఢాః చక్రే విభృత్రః ఉత్నాయామజనయన్ సుభువద్భ్యః పూర్వేదాసుగర్భాః శ్రీనాయాంజిదత్తు నామోరపరీమృతోపసతి ప్రచేతాః జిగర్ణ్యజ్ఞం హవిషాఘతేన ప్రజక్షియంతం భువనాని విశ్వాః మృతుందీలస్తావయతా బృహంతం యతిష్ఠమన్నైరభతందృగానం ఆశ్వరః ప్రత్యంతం జఘన్యరక్షసామనసాతద్యూషేత మర్యశ్రేర్పృహయద్వర్ణో అగ్నిర్నాభిమృదే తన్వా ఆజద్భూరాణః జ్ఞేయా భాగం దానోపరే నత్వాదూతాసో మనువద్వదేవ మనో నమగ్నిం జిహ్వాపదశ్చ మాధుప్రజం ధనతాజో భవీమి సుధీరవామింద్రమారీషణ్యశ్యామతే దావనే వసూనా ఇమాహిత్వామూర్జా బద్ధయంతి వసూజభస్తింధావో నక్షరంతః ప్రియో మహీరింద్రజ అభిన్నః పరిష్ఠితాహీనాసూరపూర్వీ అమర్త్యం జద్దాసం మన్యమానమమాభినదుఃఖైర్వా వృధానః ఉక్షేష్మిన్న సూరయేషు దాగం స్తోమేష్ంగరుద్రయేషు శుద్ధే దేతాజాసు మందధాన ప్రవాయవే విశ్రతేన శుభ్రాః శుభ్రం ను దేతత్వం వర్ధయంత శుభ్రం వజ్రం బాహ్వోర్ధధానాః శుభ్రస్తమింద్రమావృధానో అస్మేదాధీపరిషః సూర్యేన సఖ్యాః గుహాహిసంగృష్యం గోళమప్సువీవృతం వాజినం క్షియంతం కుతో అపోద్యాంతస్తభ్వాం సమహన్నహిం శూరవీర్యేణ స్తవానుత ఇంద్రపూర్యమాన్యుతస్త వామనూత నాగతాని స్తవావజ్రం బాహ్వోరుసంతం స్తవాహరీ సూర్యస్య కేతు హరినుత ఇంద్రవాజయంతాభిదర్శితం పారమస్వార్షా విశమనా భూమిర ప్రతిష్టారం సపర్వతశ్చిత్సరిష్యన్ నిపర్వతస్సాధ్య ప్రాయచ్ఛన్ సమాధిభిర్వావసానో అక్రాన్ దూరే బాలే వాణీం వర్ధయం దయింద్రేషితాం ధమనిం ప్రప్రథన్ని ఇంద్రో మహాం సింధూ మాజయానం మాజావినం వృత్రమస్ఫురన్నిః హరే జేతాం లోచదీభిజానేకనిక్రదతో విష్ణో అస్య వజ్రాత్ హరోరభేదృష్టా అస్య వజ్రో మానుషంజన్మానుషోర్వాజ్ నిమాజినో దానవస్య మాయాపాదయత్వ వివాన్ సుదస్య మందం దుమందిన సుదాసాృణందస్తే కుక్షీ వర్ధయన్ విద్ధ పౌర ఇంద్రమావ వే ఇంద్రాప్య భూమవి ప్రాధియమృతయాసమంద అవశ్య భో ధీమహి ప్రశస్తిం సజ్జస్తే రాజో రావణే శ్యామ శ్యామతేత ఇంద్రేత భూతి అవశ్య బూర్జం వర్ధయంత సుష్మింత మమ్యం చాకనామదే భాస్మేరయంరాజివీరవంతం రాజక్షయం రాజేమిత్రమస్మేరాజిదగ్ధ ఇంద్రమారూదన్న తజోషోజే చ మందసానా ప్రవాజమ్రాణీజం జన్మిన్మయేడోమందానత్రిపత్సోమంద్రహ్యరీంద్ర అస్మాన్ సుభృత్సరుద్రవద్ధయోద్యాగద్భిరక్తై బృహంత ఇన్మయేదరుద్రోక్షేర్వాదుమ్నమావిధానాదో పశ్చాపత్తోదాయిజమద్మన్ ఉగ్రేష్మిన్నోరమంద్రదానస్త్రికద్రిగేషు బాహితోమానింద్ర ప్రదోధో భక్ష్మశ్రూషు ప్రీణానో జాహి హరిభ్యాతీతి దృష్వాదవస్సూరజేన వృత్రమీరద్ధాను మౌర్ణభాభం అపారృణో జ్యోతిరార్యాజనితో యదస్సాదస్సూరింద నే మజేత భూతిభిత్తరంతో విశ్వాస్మృధార్యే నదస్యూర్ అస్మభ్యంతద్వాష్ట్రం విశ్వరూపమరంధయ సాక్ష్యస్య త్రుదాయ అస్య సుభానస్య మందిన త్రిదస్యన్యద్భూతం వావృధానో అస్తః అవర్తయత్సూర్యోనచక్రం భిణద్బలమింద్రో అంగీరస్వాన్ మూనం ద్వాదే ప్రతిమరం జరిత్రే దూహీయదక్షీణామభోనీ శిక్షా స్తోత్రభ్యో మాజిధగ్భగో నో మృగద్వదేమ విదతే సువీరా యో జాతదేవ ప్రథమో మనస్వాన్ దేవో దేవాన్ క్రతూ నా పర్యభూషత్ సుష్మాత్రోదీ అభ్యాసేతాన్ బ్రహ్మస్య మన్నాసు చ నాస ఇంద్రా పృథివీమానామదం హద్య పర్వతాన్ ప్రకోపితాంకరం నాద్ యో అంతరిక్షం విమమే వదీ యోజోద్యామస్తభ్యాస్త్రజనాదీంద్రాో హత్వా హిమనీనాత్ సప్తసింధోగాబుధాజపథాఫలస్ యో అశ్మానోరంతరగ్నిం జజానసంరక్షమస్తృజనాదీంద్రా ఏ దేవా విశ్వాచవనాకృతా నియోదా సంవన్నమధ రంగుహాగా స్వగ్నీవయోజీ గీవాక్షమాద దర్జ పుష్టా నిజనాథీంద్రా యం స్మా పృచ్చంది కుహలేది ఘోరేమాహుర్నైరో అస్తీత్యేనం సో అర్జ పుష్టీర్విజ ఇమామీనాది స్వదస్మై దత్త సజనాథీంద్రా జోరద్రస్య జోదిదాయ కృతస్య జో బ్రహ్మణో నాధమానస్య జీవే యుక్తగ్రామ్నో జో విదాసు క్షిప్రస్తుతోమస్యతజనాథీంద్రాస్వాస ప్రతిథియజ్జగామోయస్య గ్రామాయస్య విశ్వేరథాసః యస్సూర్యంయపురసం జజానజో అపాన్ నేతాసు జనాథీంద్రాః యం గ్రంథాదీతం యతి విక్వలే దేపరేవభుభయా అమిత్రాః సమానం చిద్రథమాదస్థివాం సాధానా హవే దేహజనాథీంద్రాః యస్మాన్నరుతే విజయం తేజనా సోయం యుధ్యమానా అవదేహవంతే యో విశ్వస్య ప్రతిమానం ప్రభుభయో అచ్యుదచ్యుత్సజనాథీంద్రాః యోమహ్యేనో దానమన్యమానా జఘాన యశ్రద్ధేనాదిశ్రుద్ధ్యాంతర్హంతాజనాథింద్రాహ్యంబర్వదేక్షిందం చరధ్యంగవిందత్ ఓజాయమానంజో అహిం జఘానదాధంసంసనాథింద్రాహ యప్తరత్నృణభస్తు విష్మానవాసే సప్త సింధూన్ జోరోహిమస్వ్రవాహ్యామారోహంతంజనాథింద్రాహస్మై పృథివీన మే తే సుష్మాజిరస్వర్వతాభయోమపాజ్రవాహ్యో వజ్రహస్తనాథింద్రాహ యన్నంతమవధియ పదంతం యంసంతం యమానభూతి బ్రహ్మవర్ధనం యోజస్ేతం రాధస్రజనాథింద్రాహ యశ్వతే పచతే దుర్ధాజిద్వాజందర్ధరిషిలాజంత ఇంద్ర విశ్వ ప్రియాసువీరాజనిత్రీత అపస్పరీ మక్షూ జాత ఆవీ సద్యా సుబద్ధతే తదాహనాభవత్పీపజోంసీయూషం ప్రథమంత దుఃఖ్యం సీమాజం పరిబిభ్రదీపయో విశ్వప్స్యాయ ప్రభరంత భోజనం సమానో అధ్వా ప్రపదా మనుష్యదేయస్తాపేణ ప్రథమం సాస్యుఖ్యా అన్వేకో వదతి యద్దాదిద్రూపామిదం తదపాజేకీయతే విశ్వాజేకస్ విరుదస్తి దిక్షతేజస్తాగ్రేణా ప్రథమం సాస్యుఖ్యా ప్రజాభ్య పుష్టి విభజంతసలే రజమేవ పృష్టం ప్రభవంతమాయలే అదిన్వృష్టే త్రిజవత్భోజనంజస్తాగ్రేణా ప్రథమం సాస్యుఖ్యా అధాగ్రణో పృథివీం సందృశే జివే జోధౌ దీనామహి హన్నారీ నక్పద స్తోమేభిరుదహిమవాజనం దేవం దేవాజనం సాస్యుఖ్యా యో భోజనం జతయాజమర్ధన మార్గ్రాదాదృష్టం మధుమద్ధులోహీత తదే మధిన్విత దివే విమస్తది విశ్వస్యేకాయీజివేతాస్యుఖ్యా పుష్ణేశ్చ ప్రశ్నశ్చ ధర్మాధిరాధారయ యశ్చాజమాజనో నిద్యులో దివగురుభిదశాస్యుఖ్యా యో నాధ్వరం సహవ సన్నిహంతమే వృక్షాయ దాశవేదావూర్జయం అపరివిష్టమాస్యమునైవాద్యపూర్భిత్సాస్యుఖ్యా శతం భాగశ్చాగమాజయకృష్టౌధ అలబ్జోదస్ోన్నోనద్దీతేషు ప్రావ్యో అభవస్సాఖ్యా విశ్వేదో రోధరా అశ్యపోంశం చదురస్మేదిలేదనం షడస్తభ్యా విష్టి పంచసందృశ పరిపలో అభవస్సాఖ్యా సుప్రవాచనం తమ వీరవీర్యాంజలేకేనూనాసు జాతోష్ఠీరస్ ప్రమయస్సహస్వతో జాతకర్థతే విశ్వాఖ్యా అరాపయస్తరాపస్తరాయకం దుర్వీరాజేతమయ్యాయత సృజి నీచాసందముదనయ పరామజాంధ్రాధాం శ్రోణం శ్రవయం సాఖ్యా అస్మభ్యంతద్వాసో దానాజనాధస్సమర్థయస్వ బహుదేవ ధర్యం ఇంద్రయచిత్రం శ్రావస్యా నద్యో గృహపాదేవ విదధే వీరా